జాబిలి తో చప్పన జాబిలి తో చప్పన జామురాతిది ఎదురలోన నీవు చేసిన అల్లది చప్పన రోజా తేనెల కై ఉంటది పదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు కుమ్మెదలంకని తేనెల కై ఉంటది పదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో చలి చుర చురలు పెడుతున్నావని చెప్పనా చెప్పనా చెప్పనా జాబిలితో చెప్పనా జామురాతిని నిదురలోన నీవు చేసిన అల్లది చెప్పనా రోజా అలలై పొంగిన అందాలు పంకులు దాటిన గుండెలలో పోగిన పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు వెన్నెలో వీణల సరిగమలు పెద్దవు నీ వేలెమ్మని చెప్పనా చెప్పనా చెప్పనా జాబిలితో చెప్పనా రాముదాతిని దురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రాజా